రత్నథా పూర్వథా విశ్వచేమథా జ్యేష్ఠథా జింబర్హిషదం స్వర్విదం రీచీనం వృజనం దోహసే గిరాశుండయం తమనుజా సువర్ధసే శ్రియే సుదృశీరుపరస్యజాస్వర్భిరోచమాన కకుభామచోదతే సుగోపాసినదభాయ సుక్రతో పరో మాజాభిర్వృత ఆసనామాతే అత్యం హవిస్సచతే సచ్చదాతు చారిష్టగాతు సహోదా సహోభరీ ప్రసర్రానో అనో బహిర్వృషాశిశుర్మధ్యేయుభాచరో విసృహాహిత ప్రపాయేతే సుయుజోజామన్ నిష్టయే నీచీరముష్మైయమ్యాృతృతాభిసర్వసాదైరభీసోభిక్రమిర్నామాని ప్రవనే మూషాయతి సంజర్భూరానస్తరుభిస్సుతే గృహం భయాకినం చిత్తగర్భాసు సుస్వరో ధారవాకేష్ాథశోభసేవద్ధస్వత్నీరీవో అధ్వరే జాదృగేపదృశే దాదృగుచ్చతే సంధారజాదధిరే సిద్ధజాత్స్వా మహీమస్మభ్య పురుషా మురుద్రయో బృహత్సువీరమన వచ్చ్యుతం సహా ేత్యగ్రర్జనీవాన్ స్పృధ సమర్జతామన సాసూర్య కవి ఘ్రం సంరక్షం తం పరి విశ్వతో గజమస్మాకం సర్వ వనవత్స్వాసు జ్యాయాం సమస్య జతునస్య కేతున ఋషిశ్వరం చ రతియాసు నామాదే యాదృస్మిందాజితమవస్యయావిదర్జము స్వయం వహతే సోహరం కరత్ సముద్రమాదామవాదస్థే అగ్నిమానరిష్యతి సమానం యస్మిన్నాజత అత్రానహార్దిక్రవణస్య రేజతే యత్రామతిర్విద్యతే భూతబంధని స యక్షత్రస్య మనసస్య చిత్తిభిరేవాపదస్య యజతస్య సద్రే అవత్సారస్య స్పృణవామరన్నభిస్సమిష్టం వాజం విదృషాచిదర్థ్యం క్షోమో విశ్వవారస్యజతస్య మాజినా సమన్యమన్యమర్థయంతేదే విదుర్విషాణం పరిపానమందిధే సదా ప్రణోజతో విద్విషో వధీద్బాహువృత్తశ్రూతవిత్తర్యో వత్సజా ఉభాదవరా ప్రత్యేతిభాది జయదీం ఘనం భజతే స ప్రజాపతి సుతం భరోజమానస్ తర్విశ్వాదామూధస్స ధియాముదంజన భరద్ధేనోరసవచ్చశ్రియే పయోనుబ్రువానో అధ్యే దినస్వభరన్ యో జాగారతమృజః కామయన్ తేజో జాగారతముసామాయంతి యో జాగారతమజం సోమ ఆహత బాహమస్మి దక్షేణ్యోగా అగ్నిర్జాగారతమృజః కామయంతేగ్నిర్జాగారతముసామానియంతి అగ్నిర్జాగారతమజం సోమ ఆహత బాహమస్మి దక్షేణ్యోగా జాగర్వృత్తం భువనే జాతవేదో జాగర్యత్రేజదేహవిష్మాన్ ఈదం హరిశ్రద్ధా నోజుభో విజేన పాసిగుహ్యం నామగోనాభో విష్యన్నద్రీ ముఖ్యైరాజత్యాషసో అర్జినో అపామృతమృతి నీరుత్సర్గాద్విదురో మానుషీర్దేవాదూర్యో అమతిన్న శ్రియం సాధోర్వాద్గవాం మాతాజానదీగాద్ ధన్వన్నదో నద్యా అఖాదో అన్నాస్థూనే వసుమీతాజృంభద్యో అస్మాముక్షాయ పర్వతస్య గర్భో మహీనాం జనుషే పూర్యాయ విపర్వతో జిహీతసాధ దద్యో రావివాసందో దశయంత భూమ సూక్తేభిర్వోవచోభిర్దేవచుష్టైరింద్రాన్వా అగ్ని అవసేహుమధ్యై ముక్తేభిర్యుష్మా కవయస్సు యజ్ఞా ఆవివాసంతో మరుతోయంతి ఏతోన్వా అద్యశుద్ధ్యో ఓ భవామప్రదుచ్చునామినవామావనీయా ఆరే ద్వేషాంసి సనుతర్దధామాయామప్రాంచోయజమానమచ్చ ఏతాధియం కృణవామాసఖాయోపయామాతాంగో యజామనుర్విశి క్షిప్రం జగజగజాభంగురా పాపరీషం అనూనోదత్ర హస్తయతో అద్రిరాచంగే దస మాసో నమగ్వాతం జతీసరమాగాదిశ్వాలి సత్యాంగీరాశ్చకార విశ్వే అస్యాయుషిమాహీనా సంయద్గోభిరంగీరసో నమంత ఉత్స ఆదాం పరమే సధస్థ ఋతస్య పథాధరమావిదగ్గా ఆదూర్యో యాదు సప్తా స్వాహక్షేత్రం జలస్యోర్వ్యాదీర్ఘయాదే రఘుస్యేనః పాదయదంధో అచ్చాయువా కవిర్దీదయద్గోషుగచ్చన్ ఆదూర్యో అరుగచ్చుక్రమన్నో యుక్తయద్ధరితో దీతవృక్షా ఉద్యానామనయం దీరా ఆజృణ్వతీరాపో అర్వాగతిష్టన్ ధియం అప్సుదే స్వర్షాజాతరంతమాసోరగ్వా అజాధియామదేవోపా అజాధియా దుర్యామాత్యం స్వయం ధురితాంబామిత్రీమశివమం నాశ్యావృతమివృతమ్ పునర్విద్వాన్ తస పూరజేత విజుమేషతి అగ్నయింద్రవరు నేత్రదేవాశ్రద్ధ ప్రయం తమారుతోత విష్ణు ఉభానాదత్యా రుద్రోదఘనా పూషాభగః సరస్వతీ జుషంత ఇంద్రాగ్నిమిత్రవరుణాదీం స్వపృథివీంద్యా మరుతః పర్వతాన్ అపః ఉభే విష్ణుం పూషణం బ్రహ్మ నస్పతిం భగన్న సంసం సవితారమూతయే ఉదనో విష్ణుతవాతో అశ్రుధోద్రవినోద ఉదసోమయస్కరత్ ఉదర్భవ ఉదరాజేనో అశ్వినోదత్వక్షోత విద్భానో మంసతే ఉదత్యన్నో మారుదం దర్ధాగమద్దివిక్షయం జతం బలిహిరాసతే బృహస్పతి శర్మ భూషోదనోయమద్వరూధ్యా అంబరో నో మిత్రో అర్జమా ఉదత్తేన పర్వతాశ్రుతస్తయస్సుదీగయో నద్యా అత్రామానే భువనం భగో విభక్తా సవసా వసాగమద్రువ్యచారీతి శ్రోతుమేహమం దేవానాం పత్నీరుషతీరవంతున ప్రాభంతునస్తు జయేవాజ సాధయే యా పార్థీవాసో యా అపామభివ్రతే తానో దేవీశ్వర్మ యచ్చత ఉదగ్నావ్యంతు దేవపత్నీలింద్రాణ్యాశ్వినీలాట్ ఆరోదీవరుణాని శ్రేణోదవ్యంతు దేవీర్యదుర్జనీనా భద్రం నో అభివాదయమనా హరి ప్రయుంజతిరే బిభ్రువాణా మహీ మాతర్బోధయంతి ఆవివాసంతి యువజర్మనీషా పితృభ్యా సదనేజోహువానా అజిరాసస్తద పయీయమానా తస్థివాంసో అమృతస్య నాభిం అనంతస పురవో విశ్వతస్యీం పరిద్యావా పృథివీయం జిపంథాః ముక్షాసముద్రో ఆరుడస్సు వర్ణ పూర్వస్య యోనిం పితురావీవేశ మధ్యే దివో నిహీత ప్రశ్నిరస్మా విచక్రమేర స్వస్పాత్యంతౌ చత్వారాజీం బిభ్రతి క్షేమజం దోదశ గర్భం చరసే ధాపయంతే త్రిధాతవః పరమా అస్య గావో దివశ్చరంతి పరి సద్యో అంతాన్ ఇదమపర్మవిభజనం జనాశ్చరంతి యన్నద్యస్తస్థురాపాః ద్వేయజీం బిభ్రతో మాతురన్యే ఇహేహ జాతే యమ్యా ఆసబంధు విదంబతేభ్యో అస్మాపాం దివస్త్రా పుత్రాయ మాతరో వయంతి వప్రక్షేవృష నోమోదమానాదివస్పథావద్భోజంత్యచ్చ తదస్తు మిత్రావరుణ తదగ్నే సంయోరస్మభ్యమిదమస్తు సస్తం ీమహి గాథముత ప్రతిష్టా నమో దివే బృహతే సాధరణాయ కదు ప్రియాయ ధామ్నే మనామహే స్వక్షత్రాయ స్వయే మహే వయన్ ఆమేన్యస్య రజ సోయదభ్రా అపోవృణానావితనోతి మాలినీ తారత్రదవయనం వీరవక్షణం సమాన్యాదయా విశ్వమారజాః అపో అపాజీరపరాపే పూర్వాభిస్తిరతే దేవర్జనా ఆగ్రవభిరణ్యేరక్భిర్వరిషం వజ్రమాజీఘత్తి మాజిని శతం వాజస్య ప్రచరాన్ శ్వేతమేవం వర్తయన్ తోవిచ వర్తయన్నా కామస్య రీతిం పరచూరివ ప్రత్యనీకమక్షేర్పద సజాయతిమంద వివక్షయం రత్నం దాది భరహూతయే విశే సజిహ్మజా చూరణీకరింజకే చారుపసానోవరుణోయనందరి నత్య విఘ్నపురుషత్మదాభయం యతో భగస్ సవితాది భార్యం దేవం వో అద్య స విత రమేషే భగం జరత్నం విభజంత మాయో ఆవాన్నరాపురుభుజావృత్యాం దివేది మేచిదశ్వినా సఖీయన్ ప్రతిప్రజానమసూరస్య విద్వాన్ సూక్తైర్దేవం స వితారం ధువస్య ఉపబ్రవీత నమసా విజానం జ్యేష్టం చరత్నం విభజంత మాయో అదత్రయాదయతే వార్యాని పూషా భగో అదిర్వస్త ఉస్ర ఇంద్రో విష్ణుర్వరుణో మిత్రో అగ్నిరహాని భద్రాజనయంత తస్మా తన్నో అనర్వాస వితావరూతం తత్సింధ వజిషయంతో అనుగ్మన్ ఉపయద్వోచే అధ్వరస్య హోతా రాజస్యామపదాయో వాజరత్నాః రజేవ సోభ్యైవ రాణమోదుర్యే మిత్రే వరుణే సూక్తవాచః అవై త్వభ్వం కృణుతావరీయో దివః పృథివ్యోరవసావదేవ సూక్తాం తే తృణాన్యజ్ఞావరణ్యే భోజకేపి వా యస్తృణైరధ్యయనం సదభీతం స్తృణాని భవతే భవ వాపీ కూపతటాకానాం సముద్రం గచ్ఛస్వాహా విశ్వో దేవస్య నేతుర్మర్తో గురీత సఖ్యం విశ్వో రాజజీ శుద్ధ్యతి జుమ్నం వ్రీణీత పుష్యసే ఏతే దేవనేతర్యే చేమానుససే తే రాజా ఆవృతే మహిళై అతో నృణతి దీనద పత్నీర్దశ్యత ఆరే విశ్వం ప్రజేష్టా జుషోయూయూతయూయూభి వన్నీరీతో దుద్రవద్రోణ్య పశు ద్రుమణా వీరపశోర్నాధీరే దీతా జేషతే దేవనే దారథస్పతి సంభ్రయి సమ్రాజేసం స్వతస్తుతో మనామహే దేవస్తుతో మనామహే అగ్నే సుతస్య పీతజే విశ్వైరూపే నిరాగరి దేవేభిర్హవ్యదాతయే ఋతాధీతయ ఆగత సత్య ధర్మానో అధ్వరం అగ్నే పీపత జిహ్వయా విప్రేభిర్విప్రథం చ ప్రాదర్యామభిరాగహి దేవేభిః సోమ పీతయే అయం సోమశ్చమూసుతో మత్రే పరీషిచ్యతే ఋయయింద్రాయ వాయవే వాజవాజాహి వీతయే జుషానో అవ్యదాతయే వివాసుతస్యాంధసో అభిప్రయాః ఇంద్రశ్చ వాజవేషాం సుతానాం పీతిమర్హతః తాం జూషేధామరేపసాః అభిప్రయాః సుతాయింద్రాయ వాజవే సోమాసో దధ్యాదిరః నిమ్నం నయంతి సింధవోభిప్రయాః సనోర్విశ్వేభిర్దేవేభిరశ్మిభ్యాముషసాసూః ఆయాష్యగ్నే అగ్నివత్సుదేరణ సజోర్మిత్రావరుణాభ్యాం సజోః సోమేన విష్ణునా ఆయాష్యగ్నే అగ్నివత్సుదేరణ సజూరాజైర్వసూభిః సజూరింద్రేణ వాయునా ఆయాష్యగ్నే అగ్నివత్సుదేరణ స్వస్తినో మిమీతమశ్వినామక స్వస్తి దేవ్యదీతిరనర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీసు చేతునాః స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతీః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రిభవ స్వస్తయే స్వస్తినో రుద్రః పాత్మం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పక్షే రేవతి స్వస్తి రయింద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే గృహి స్వస్తి పంథామనూచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతదాఘ్నరాజానతాసంగమేమహి స్వస్తజనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్ననింద్రసఖం సమత్సు బృహద్యశో నావ వివారూహేమ అంభోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయాతపాణి శరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభజం నో అస్తు కశ్యావాస్వధృష్ణ్యార్చా మరుద్ధృక్పవిః ఏ అద్రోగమానుష్వదాం సర్వో మదంతి యజ్ఞియాః ే స్థిరస్ సమసస్సాయంతి ధృష్ణయా తేజామన్నా దృఢద్వినస్మనాపాంతి సశ్వతో నోక్షణో తిష్టంతి సర్వరీ మరుతామధామో దివిక్షమాచ మన్మహే మరుత్సో బోధీమహి స్తోమం యజ్ఞం చ ధృష్ణయా నిశ్చేజే మానుషాయుగాపాంతిమర్త్యం వృషః అర్హంతో యే సుదానవో నరో అసామి సవసః ప్రయజ్ఞం యజ్ఞయేభ్యో దివో అర్చా మరుద్భ్యాః ఆరుగ్నైరాయుధానర విశ్వారిష్టీర దృక్షత అన్వేనాః విద్యుతో మరుతో జజ్జదీరివ భానరత్తత్మనా దివః ఏవాృం తపార్థీ వాజపురాంతరిక్ష ఆజనే వా నదీనా సధస్తే వా మహోదివ ఛర్ధో మారుతముచ్చం సత్యసర్వసమృగ్భాసం ఉదస్మతే శుభేన రాత్రస్పంద్రాయూజదత్మనా ఉదస్మతే పరుష్ణ్యామూర్ణా వసరసుంధ్యవా ఉదవ్యాలథామద్రింభింతంత్యోజస ఆపథయో విపథయోంతస్పథా అనూపథా ఏతే బ్రహ్మహ్యం నామాభిర్యజ్ఞం విష్టారవోహతే అధానరోన్యోహతే ధానియుతవోహతే అధాపారావతాయితి చిత్రారూపాణి దర్శ్యా ఛందస్తుభః కుభన్యభవుత్సమాకీలినో ఋతుః తే మే కేచిన్నదాయ బహూమా ఆసన్ ఋషిద్విషే యదుష్వారిష్టివిద్యుతః కవయః సంతి వేధసాః సమృషే మారుతంగలం నవస్య రమయా గిరా అచ్చరిషే మారుతంగలం దారామిత్రన్న యోషణా దివో వా కృష్ణవోజాస్తుతీభిరీషణ్యత నూమన్ బాణయేషాచ్చానవక్షణా బాణాసేతూరిశ్రుతేభిరంజిభీ బంధేషే గాం వోచందూరయ పశ్చిం వోచంద మాతరం అధాపితర విష్ణునం రుద్రం వోచంత సిక్మద సప్తమే సప్తసాకి నయేకమేకా సతాదదు యమునా జామసి శ్రుతముద్రాధో గవ్యం మృజే నిరాధో అశ్వం మృజే కో వేదజానమేషాం కో వా పురా సున్నేష్వా సమరుతాం యజ్జోజిజ్రేకీలాస్యాః ైతాన్వసేషస్తుషస్రావకథాయో కస్మై దశ్రుదే అన్వాపజలాభిర్వృష్టయ సహ దేవ ఆహుయ్యాయుర్భజ్యుభిర్విభిర్మలే నరో మర్యా అరేపస ఇమాన్ పశ్యన్నిజుష్టి ఏ అంజుషు ఏ వాసీషు స్వభానవస్రక్షురుగ్మేషు ఖాదిషు శ్రాజారథేషు ధన్వసు దుష్మాకం స్మారతాం అనుముదేదే మరుతో జీరదానవ వృష్టిజావో యదీరివ ఆయన నరసుదానవో దాసుషే దివకో సమదుచ్చవః విపర్జన్యం సృజంతి రోదసీ అనుధన్వ నాయంతి వృష్టయాః సింధ మహాక్షోదారథ ప్రసశ్రద్ధేన భోజన్నాస్వాయువాధ్వనో విమోచనేవియద్వర్తంతయేన్యా ఆయాదమరుతో దివ ఆంతరిక్షాదమాదుత మావచ్చాదపరావత మావో రథానీత భాగు భాగ్రమర్మావసింధర్నిరమద్ మావః పరిష్టాచ్చరయః పురీషణ్యస్మే యత్సుం నమస్తువః తమ్ వశ్రద్ధం వృధానాం శేషం గణం మారుతం నవ్యసీనాం శ్రద్ధం శ్రద్ధం వయేషాం ప్రాతం ప్రాతం గణం గణం సుస్వస్తిభిః అనుక్రామే మధీతిభిః అస్మా అద్య సుజాతాయ రాతహౌజాయ ప్రజాయుః ఏనాయామేన మరుతాః ఏన తోకాయతనాయాయ ధాన్యా అంబీజం వహద్వే అక్షీతం అస్మభ్యం తద్ధత్తనయద్వజీమహే రాధో విశ్వాయుసౌభాగం అదీయామనిదస్తిరస్వస్తిభిర్హిత్వా మధ్యమరాదీ వృష్ీ సంయోరాపముశ్రిభేషజాంశ్యామరుత సహ సుదేవస్ మహాజతి సువీరో నరో మరుత సమర్త్యాయ్యే శ్యామతే స్థితి భోజాస్తు బతో అస్యామ నిరణంగా భోనయవాసే యత పూర్వా సఖీంద్రనుపయ గిరాగ్రేణిహ సర్ధాయమారుయ స్వభానవజిమాం వాచ మనజా పర్వతచ్యుతే ధర్మస్తుభే దివా పృష్టయజ్వాలే జుమ్నశ్రవసే మహీ గృమ్నమచ్చత నరోమరుతస్త విషాభూదన్యవోమయో వృధో అశ్వయుజః పరిగ్రయః సంవిద్యుదాదశ దివాసాదిపృథస్వరంజాభోమనా పరిగ్రయః విద్యన్మాహసో నరో అస్మాదిద్యవో వాదత్యుషో మరుతః పర్వదచ్యుతాః అబ్దజా జన్ముహురాహ్రాదునీ వృధస్తనజతమారభసాబుదోజస అర్థోన్రుద్రావ్యాక్వ్యా అంతరిక్షంజాయీ దుర్గాణి మరుతో నాహరిష్యత తద్వీర్యం వో మరుతో మహిత్వరం దీర్ఘం దానసూర్యోనయోజనం ఏతానజా మే అగ్రే భీతసో జిషో నస్వధాన్యన్నయాలనాగిరిని అభ్రాజిదర్థో మరుతో జగన్ నరం మోనసా వృక్షం కపనేవ వేదత అధస్మానో అరమాదిం సజోషసశ్చక్షురివయంతమనూ నేనథా సుఖం నదజీయతే మరుతోరహం యతేన శ్రేధతి నవ్యథతేన ఋష్యతి నాస్య రాజముపదస్యంతి నోదయర్షిం భాజం రాజానం వాసుషూదథ నియుత్వం గ్రామజితో యథానరోర్యమనోనమనుతర్కబంధినాన్పంచసంజిరాసో అశ్వరంజిం దంతి పృథివీ మధ్వో అంధస ప్రవత్వీయం పృథివీ మరుద్భ్య ప్రవత్వీర్జౌర్భవతి ప్రయద్భ్యా ప్రవత్వజే పథ్యా అంతరిక్షా ప్రవత్వంతః పర్వతాజీరదానవ జన్మరుదః సభరదః స్వర్ణరః సూర్య ఉదితే మదసాదివో నర నభో శ్వాశ్రథయంతాహతిస్రాదః సద్యో అస్యార్ధనః పాలమశ్రుత అంశేషువరిష్టయః పత్సుఖాదయో వక్షస్వ రుక్మామాదసో రథేర్భా అగ్నిర్భ్రాజసో విద్యుతో గభస్యోసి ప్రాశీర్వశ్విరదాహిరణ్యయీ కన్నాకమర్జో అగ్రే భీజసో జిషామృషత్పాలం మరుతో విధూరుత సమచ్చంద వృజనాదిత్యషం సయత్సరం దిఘోషం వితసమృతాయవాహ యుష్మాదత్తస్య మరుతో విచేతసో రాజస్యామరచ్యో వయస్వతః నయో యుచ్ఛాది దుష్యో ఓజసాదివో ఓస్మేరానందమరుదస్తహస్రుషం యూయం రయం మారుతస్పార్గవీరం యూయమృషీమవధసామ విప్రం యూయమర్వంతం భరతాయ పాజం యూయం ధర్తరాజానం సృష్టిమంతం తద్వోయామిగ్రవీరం సద్యభూతజోజేనాశ్వా అర్ణతసనామగ్రేగ్రహి ఇదం సుమే మరుతోర్యతామచోజస్య తరే మదరసాసమం హిమా ప్రయజ్యవో మరుతోభ్రాజదృష్టయో బృహద్వయో దదశే నృపమక్షసః ఈయం తే అశ్వైర్య సుజమేభిరాసుభం జాతామనురథా అవృత్సత స్వయం దిద్వేదవీషీవిదృహన్నాహాంతపుర్భియావిరాజస ఉదాంతరిక్షం అమిదేవ్యోజసాశుభం జాతామనురథా అవృత్సత సాగం జాతా శుభ్రస్వాగమక్షితా శ్రేజా ప్రతరం వాధర్మరా ఇరోకిన సూర్యస్వరస్వయశుభం జాతామరుథా అవృత్సత ఆభూషేణ్యం వో మరుతో మహిత్వరం దిక్షేణ్యం సూర్యస్వక్షణం ఉతో అస్మామృతత్వే దాధన శుభం జాతామనురథా అవృత్సత ఉదీరయథా మరుదంతమద్రతో యోజం వృష్టిం వర్షయథా పురీషిణ నభోదస్రా ఉపదశ్యంతి ధేన పశుభం జాతామనురథా అవృత్సత యతస్వాన్ధోషు బృహదీరజుగ్ధ్వం హిరణ్యజాన్ ప్రత్యగ్రామగ్ధ్వం విశ్వాయుత్స్పృథో మరుతోవ్యశుభం జాతామధురథావృత్సత న పర్వతానజ్యో వరంతపో యత్రాచిధ్వం మరుతో గచ్చతే దుధత్ ఉదద్యాపృథివీయాధనా పరిశుభం జాతామధురథావృత్సత యత్పూర్వ్యం మరుతో యచ్చ నూతనం యదుద్యతే వసభో యచ్చ దస్యతే విశ్వస్య తస్య భవసానవేదశుభం జాతామనురథావృత్సత బృహద నో మరుతో మావధిష్టలాస్మభ్యం శర్మ బహుళం వియంతన అధిస్తోత్రస్య సఖ్యస్య గాతనశుభం జాతామనురథావృత్సత యూయమస్మాన్నాయతమస్యో అచ్చారిరం అతిభ్యో మరుతో గృణానాః యుషధ్వం నోహవ్యదాదిం యజత్రామయం స్యామవతయోరజీనాం అగ్నే సద్ధం తమాగరం పిష్టం రుక్మేభిరంజిభిః దిశో అద్య మరుతామవహ్వయే దివశ్చిద్రోచనోదశి యథాచిన్మన్యాసే వృదాదశిన్మే జగ్మురాససాః ఏతేనేష్టం భవనాన్యాగమంతాన్ బద్ధ భీమసం నృగః నీనుష్ణా దేవ పృథివీ పరాహతామదం చేత్యస్మదా వృక్షో నవో మరుతస్మీ వామో దుద్రో గౌరీవ భీమయో నియేభ్యంతో చ సావృషాగావో న దుర్ధురాః అస్మానంజిత్సర్యా అంబర్వతం గిరిం ప్రచ్ఛావయంతి యామభిః ఉత్తిష్ఠ నూలవేగాం సోమే స్వముక్షితానాం మరుతాం పురుతమమభూర్జంగవాం సర్గమివహ్వయే జుంఘ్రాం హిరుషీరథే జుంఘం రథేషు రోహితాః జుంఘం గరీ అజిరాధిరివోఢవే బహిష్ఠాధిరివోఢవే ఉదస్య భాజ్య ఋణస్తు విశ్వనిధిగస్మధాయుదర్శద మా భోజామేషు మరుతశ్చిరంగరత్రేషు చోదజ రథన్నమారుతం వయం శ్రవస్యమాహూవామహే ఆయస్మిన్ తస్థౌ శరణాని విభ్రదీశదా మరుత్సు రోదసీ తం వశ్వర్థం మృతే శుభం త్వేషం పానస్యమాహూవే ఆరుదయింద్రవంతోషోరణ్యరథాస్మితాయంతన ఇయం వో అస్మత్పతి హర్యతే మహిష్ణజేన దివగుత్సాగుధన్యవే ఆదీమందరిష్టిమందో మనీషిణ సుధన్వాదీషు మందో నిషంగిలాః స్వస్వాస్తసురసాశ్నిమాదరస్వాయుధామరుతో జాధనాశుభం ధూణదద్యాపర్వదాన్ ప్రశ్నిమాదరశుభే యదుగ్రాః ప్రణదీరయుగ్ధ్వం పాదతిడో మరుతో వరుణనిందితో యమాజీ వసుసదృశశుభేత సహ విషంగాశ్వారుణాశ్వా అరేప సప్రత్యక్షమహిరాజౌరీవోరవాః ఉరుద్రత్సాంజిమంత సుదారవస్తేణ సందో అనవభ్రరాదదః సుజాతాసో జనుషా రుక్మవక్షసో దివో అర్కా అమృతం నామ భేజిరే దృష్టయో భో మరుతో అంసయోరధిషకభోజో బాహ్వోర్భోబలం హితమం బ్రహ్మణా దీర్ఘస్వాయుధారథేషు గో విశ్వాభశ్రీరీరే గోమదస్వా భద్రధావత్సువీరం చంద్రభద్రాధో మరుతో దదానః రథస్థిన్న కృణదరుద్రియాదో భక్షీయ భోవసో దేవ్యస్య అజేన రో మరుతో వృణతాదస్తువీమఘాతో అమృతారుతజ్ఞాః సత్యశ్రుతకవయోజువాదో బృహద్గిరయో బృహద్ వృక్షమాణాః ీరే అమృతరాజరంగనంతవ సంఖాదీహస్తంధునివ్రతమాజిందాజీవాయోభుభోజే అమీతామహిత్వా వందస్వ విప్రతు విరాధ గోరే ఆవోదూతపాగాతో అద్యే విశ్వే మరుతో జనంది అయం యో అగ్నిర్మాదస్తమిద్ధేదూషంగమయోజువానూయం రాజాజనాయ విఫలక్షుష్మదేముగా బాబుజూతో యుష్మత్సదస్వో మరుదస్సు వీరా అరాజివేద అహే ప్రజాయంతే అగవామో కృష్ణే పుత్రుభవాదోర్భిష్టాస్తామరదీర్వేణుపమిర్మరుదోరేభిక్షోదంబోర్యమోశ్రియోవృఢవక్రందృజౌ ప్రతిష్టయాజీరేఢాంభర్తేర్భాం స్వమిచ్ఛబోధు పాదాన్యస్వాన్ధుర్యాయుద్రే వర్షం స్వేదం చక్రిరే రుద్రిజాసేన రోమరుతో వృణతీమఘాసో అమృతానృతజ్ఞా సత్యశ్రుతః కవయోజువాణో బృహద్గిరయో బృహదక్షమాణా ముక్షంతే అశ్వాంతరుడంతారజో నశ్వంభారం శ్రయంతే అర్ణవైః అమాలేణాం భియతా భూమిర్యేనపూర్ణాక్షర దివ్యధిర్యతి దూరే దృశోజే చిదయం సయేమభిరంతర్మహే విదధే జేదివే నరాః గవామివ శ్రియజే సంగ్రామోత్తమం సూర్యో న చక్షూర చ సో విసర్జనే అత్యాయివ శుభ్రా అశ్చారవస్తలవర్యాయివ శ్రియజే జయతథా నరః ఓహో మహాంతి మహతముదస్రవర్కస్కావ్యా మరుతకోహపౌంస్యూయం అభూమిం కిరణం నరే జత ప్రయద్భరధ్వేజమితాపదే అస్వాజివేద ఋషాధసంధవ సూరాయివ ప్రయుధ ప్రోదయూజు మర్యాయివ సుమృధో వృధనర సూర్య సయక్ష ప్రవీణంతి వృష్టి అజ్యేష్టాక్షాద బుద్ధితో మధ్యమా సోమృదు సుజాతో జనుషా వృష్ణీమాతలో దివో మర్జానో అచ్చాయిన భజోనయే శ్రేణీ పాత్రో జాంతివో ప్రేహత స్వాను నస్పది అశ్వాసేషాముభయేజసా విదు ప్రపర్వత్య భనోంగ్రాజుచ్చవో ీర్వీదయే నందానో చిత్రుషసో యదంత ఆయచ్చవర్ దివ్యం కోశ మేదర్షే రుద్రస్ మరుతో గణానా ఈణే అగ్నిం స్వయ సన్నమో ప్రసత్తో విచారథైరివ ప్రభరే వాజయ్య ప్రదక్షిణం మరుతా సోమ వృద్ధ్యా ఆయేతశ్చ ప్రణాదేడు సృణాదు దుఃఖేషు రుద్రా మరుదోరేషు అనాజిగ్రాజిగతే దివో భియా పృథివీ చిద్రేజతే పర్వదస్తి పర్వదస్తిన్మయీ వృద్ధో దీవాయ దివశ్చానూరేజత స్వమేవాత్క్రీల సమరదరట్టిమంతాపాయివ సధ్యం చోధవద్వే ైరభిస్తాభిస్తన్వ్యపిశ్రే శ్రే శ్రేయాం దస్తమసోరసేషు దత్నామహాంశక్రియే తనూషు అజ్యేష్టాసో అకారిష్టాసేతే సంభ్రాతరో వామృత సౌభాగాయ యుగాదాశ్వృతృజేరాశ్రుతినామరుభ్యుత్తమే మారుతో మధ్యమే వాయద్వామేషు భగాసో దివిష్ట అతో నో రుద్రాగుతాన్వాత్తరిడోజ్యజామ అగ్నిశ్చయన్మారుతో విశ్వమేదసో దివో వహద్వగుత్తరాదధిక్ష్ణుభిః ఏమందదానాధునా యోరిజాదసో వామంధత్తయజమానాయ సంభతే అగ్నే మరధ్యశుభయద్ధర్మక్వాభిః సోమం దివమందదానో గణశ్రీభిః పాపకేభిర్విశ్వమిందేభిరాజుభిర్వైశ్వానరప్రతిపాకేతునాసయూః శ్రేష్టానశ్రేష్టమాజేకాయేకాయజ పరమశ్యాః పరావదాః క్వా అమోశ్వాః క్వా ఆభీదవః కథం సేర్గకథాజాయ నిష్ఠే సదో నదోర్యమాః జఘనే చోదయేషాభిసక్షానిహరోయమః పుత్రగృధేన జనాయ పరా వీరాసేతనమర్యా సోభద్రజానయ అగ్నితపోయథా సనత్సాస్వ్యం వసముదగవ్యం సదావాయం శ్యావాస్వస్తుతయాలోర్వీరాజోపవర్బృహత్ ఉదత్వా స్త్రీ సతీజసి పుంసోభవదివస్యసి అదేవత్రాదరాధతాః వియాజానాదిజసూమిదృష్టంబికామిలం దేవత్రాగ్రేణుతే మనాః ఉదఘానే భో అస్తు దహ్పుమాంగిబ్రువే పణి సవైరాజేయుత్సమః ఉత మేరపద్యుపజర్మ మందుషీ ప్రతిశ్యావాజ వర్తని పురోహీజాపురమేధాయేమ దుర్విత్రాయ దీర్ఘజ సతే యో మేధే నూనాం సదం వైజాధాదరంతజీవమంభనా యజీంబంత ఆసుభిక్షిబంతోమిరం మధు భద్రశ్రవాంసిదే ఏడాం శిరాధిరోదీ విభ్రాజం తేరేష్మీవోపరి యుపాసమాహూతో గణశ్వేషరసో అనేభ్య శుభయ్యా వా ప్రాతిష్కృత కో వేద నూనమేషాం యత్రామదం విధూతయ ఋతజాతారేపదా యూయం మర్తం విభంజవః ప్రణేతార ఇచ్ఛాధియా శ్రోతారోజాబాహూదిషు తే నోవసూ నిరామ్యా పురశ్చంద్రారీసాదదః ఆయజ్ఞయాదో వృత్తన ఏదం మే స్తోమోర్మేలాభ్యాయ పరావహ గిరో దేవి రథీరివ ఉత మే మోచతృజి సుతసో మే రథవీతౌ సకామో అపవేది మే ఏషక్షేరిరథీకర్మఖపాగోమతీరను పర్వతేష్వసృగా ఓ